శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం రథం నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్య ద్విరథవక్త్రాద్యా పారిషద్యా పరశ్రతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీపతి ధీనామవిద్యవతు తైత్తరీయ సంహితాంతర్గత కృష్ణ యజుర్వేద సంహిత ప్రథమకాండ ప్రారంభ. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. గణానాహం త్వా గణపతిమ్ హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిః శ్రీరసాదనం. ఓం మహాగణపతయే నమః. ఇషేర్వాజవస్థోపాయవస్థ దేవో వసవిత ప్రార్థయతు శ్రేష్టతమాయ కర్మణ ఆప్యాయధ్వమగ్నియా దేవ భాగమూర్జస్వతే పయస్వతే ప్రజాపతిరణమేవాయక్ష్మామావస్థేన నీషతమాఘశగుం రుద్రస్య హేతి పరివృణక్తు ధ్రువా అస్మిన్ గోపదౌ స్యాద యజమానస్య పశూన్ పాహి యజ్ఞస్య ఘోషదసి ప్రత్యష్టకం రక్ష ప్రత్యష్టారాధయ ప్రేయమగాధిషణా బహిరచ్చ మనునా కృతా స్వధయా విదష్టాతావహంది కవయః పురస్తాః దేవేభ్యో జుష్టమిహ బహిరాసదే దేవానాం వరిషూతమసి వర్షవర్ధమసి దేవ బహిర్మా త్వాన్వంగ్మాతుల్యక్ పర్వతేనాధ్యాసమాక్ష క్షేత్రాదేమాలిషం దేవ బలిశతవలిషం విరోహ సహస్రవలిషాభివయగం మృగేమ పృథివ్యా సంవృజ పాదిషు సంభృతాశంభరాం విదిత్తేరాశ్నాథీంద్రాణ్యే సన్నహనం పూషాచే గ్రంథిం గ్రథ్నాభుసేమాస్థాదింద్రస్య త్వా బాహుభ్యాముద్యక్షే బృహస్పతేర్మూర్ధ్నాహరాం ందరి క్షమన్విహిదేవం గమమసి శృంధద్దం దేవ్యాయ కర్మణే దేవయజ్ఞాయై మాదరిష్వమా ఘర్మో సిద్ధ్యౌరసి పృథివ్యసి విశ్వధాయాసి పరమేణ ధాంనా ద్రిగుంహస్తమా వార్వసూనాం పవిత్రమసి శతధారం వసూనాం పవిత్రమసి సహస్రధారకం హుతస్తోకో హుతాగ్రప్సోగ్నయ బృహతే నాకాయ స్వాహాద్యా వా పృథివీభ్యాగుంసా విశ్వాయుస్ సా విశ్వవ్యతా సా విశ్వకర్మా సంప్రచ్ఛద్ధమృతావరేరోర్మిణేర్మధుమత్తమా మంత్రాధనస్య సాతయే సోమేన త్వాదలక్ష్మీంద్రాయతధి విష్ణో హవ్యగం రక్షస్వ కర్మణేవాం దేవేభ్యశకేయం వేదాయ త్వా ప్రత్యష్టకం రక్ష ప్రత్యష్టారాతయో ధూరసిధోర్వధోర్వందం ధోర్వదయ్యోస్మాన్ ధోర్వదిదం ధోర్వయం వయం ధోర్వామస్తం దేవానామసి తస్మితమం పప్రితమం జుష్టతమం వహ్నితమం దేవహూతమమకృతమసి హవిర్ధానందృగం హస్వమాహ్వా మిత్రస్య త్వా చక్షుషా ప్రేక్షేమాభేర్మాసం విక్షామా త్వా హిగుంసిషమురువాతాయ దేవస్య త్వా సవితః ప్రసవేష్వినార్బాహుభ్యాం ఉష్ణాహస్తాభ్యామగ్రయే జుష్టం ఇదమన్యర్వభామ్యగ్ని సోమాభ్యామిదం దేవానామిదమునః సరస్పాత్యై త్వానారాత్యై సుపరభివిక్షేషం వైశ్వానరం జ్యోతిర్ద్రిగుంహంతాం దుర్గాద్యా వా పృథివ్యోరుర్వంతరిక్షమన్ భిక్ష్యదిత్యా స్వోపస్థే సాధయామ్యగ్ని హవ్యగుం రక్షస్వ ేణ పవిత్రేణ వసో సూర్యస్థిరాపో దేవీరగ్రే భువోగ్రే భువోగ్రయమయ్యజ్ఞయ్రే యజ్ఞపతిష్మాంద్రో వృణీతవృత్రతోర్యే యూయమింద్రమవృణేధ్వం వృత్రతోర్యే ప్రోక్షితాగ్నే భోజుష్టం ప్రోక్షామ్యగ్నే సోమా ంశుంధర్దం దేవ్యాయ కర్మణే దేవయజ్ఞాయ అవధూతకుం రక్షోవధూతారాతయోదిత్యాగసి ప్రతిత్వా పృథివీవేత్వసి శవణమసి వానస్పత్యం ప్రతిత్వాదిత్యాగ్నేస్తనోరసివాచో విసర్జనం దేవీతయే త్వాగ్రహ్ణామ్యగ్రిరసి వానస్పత్య సహితం దేవేభ్యో హవ్యకం సుశమిష విశ్వేషమావదోర్జమావదద్యుమద్వరదభయం సంఘాతం చేష్మవర్షవర్ధమధి ప్రదిత్వా వర్షవర్ధం వేత్తు పరాభూతకుం రక్ష పరాభూత అరాతయో రక్షతాం భాగోది వాయుర్భోగి వినక్తు దేవో వస్స విదా హిరణ్యమాని ప్రతిగృహ్ణాతు అవధూతకమునక్షోవధూతారాతయోదిత్యాస్తగతి ప్రదిత్వా పృథివీవేత్వదివస్కంభనిరసి ప్రదిత్వాదిత్యాస్త్వగ్వేత్వధిషణాధిపర్వత్యా ప్రదిత్వా దివస్కంభనిర్వేత్వధిషణాధిపార్వదేయి ప్రదిత్వా పర్వతిర్వేత్తు దేవస్య త్వాదశిలప్రథమేష్మిన్బాహుభ్యాం పోష్మాహస్త ్యామధివపామి ధాన్యమతిథిమిగి దేవాన్ ప్రాణాయత్వా పానాయత్వా వ్యానాయత్వా దీర్ఘామన ప్రసిధిమాయుషేధాన్ దేవో వస్స పితా హిరణ్యపాణి ప్రతిగృహ్ణాతు ధృష్ట్యధిబ్రహ్మగచ్చాపాగ్నేమాదంజిణ్రవ్యాదగం సేధా దేవయజం వహ నిర్దగ్ధగం రక్షో నిర్దగ్ధారాతయా ధ్రువమసి పృథివేంద్రగంహాయద్రగంహ ప్రజాంద్రగంహస జాతానస్మై విజమానాయ పర్యోహ ధర్ణమస్యంతరిక్షం దృగంహ ప్రాణంద్రగంహ పానంద్రగంహస జాతానస్మై విజమానాయ పర్యోహ ధరుణమసి దివంద్రిగం హక్షర్ద్రిగం హశ్రోత్రంద్రిగం హజాతానస్మై యజమానాయ పర్యోహ ధర్మాసి దిశోద్రిగం హయోనింద్రిగం హ ప్రజాంద్రిగం హజాతానస్మై యజమానాయ పర్యోహ గృహస్థ ప్రజామస్మై రయమస్మై జాతానస్మై యజమానాయ పర్యోహ భృగో నామంగిరసాంతపదాదప్యధ్వంగ్యాని ఘర్మే కపాలాన్నివ చిన్వంతి వేధసః ఓష్ణస్థాన్యమిర్భృతరింద్రవాయూముంచదా సంవపామి సమాపో అభ్యరగ్మదసమోషధయోరసేన సగుం రేవతేర్జయతేభిర్మధుమదేర్మధుమదేభిః సృజ్యధ్వమద్భ్యః పరిప్రజాతాశ్చరమద్భ్యః పృచ్ఛద్భంజనయత్యై త్వాధయోమ్యగ్నయే త్వాగ్నేశోమాభ్యామ్యశిరోది ఘర్మాది విశ్వాయ రుప్రథ స్వరుదే యజ్ఞపతి ప్రథతాన్ త్వజం గృహ్ణే స్వాంతరితకుం క్షోందరితారాతయో దేవస్థాశ్రవయతు పరిషిష్ఠే అధినాగేగ్నిష్ఠే తనుభం మాతిధాగ్నే హవ్యగం రక్షస్వ సంబ్రహ్మణ వృక్షస్వైకతాయ స్వాహా ద్విదాయ స్వాహా త్రిదాయ స్వాహా ఆదతయింద్రస్య బాహురసి దక్షిణ సహస్రభిష్ సదతేన వాయురసి జిగ్మతే జా పృథివిదేవే జన్యోషధ్యాస్తేమోనం మాహికం శిశమపహతోరలు పృథివ్యై వ్రజం గచ్చ గోస్థానం వర్షతు తేర్యోర్వధానదేవదవితః పరమస్యాం పరామతిశతేన పాశైర్యో స్మాన్ వయం దుష్మత్తమతో మా భోగపహతోర పృథివ్యై దేవైరణ్యేజం గచ్చ గోష్ఠానం వర్షదు తేభ్యోధానదేవసమిత పరమశ్యాంబరావతిశతేన పాశైర్యోస్మాన్ ద్వేష్యంచ వయం దుష్మత్తమతో మా భోగపహతోర పృథివ్యా అదేవయజన వ్రజం గచ్చ గోష్ఠానం వర్షదు దేవ్యోర్వధానదేవసమిత పరమశ్యాహం పరావతిశతేన పాశైర్యోస్మాన్ ద్వేష్యంచ వయం దుష్మత్తమతో మామౌ గరరుస్తే దివం మా స్వాన్ వసవస్వా పరిగృహ్ణందు గాయత్రేణ ఛందసా రుద్రాస్వా పరిగృహ్ణందు త్రైష్ఠుదేన ఛందసా దిత్యా స్వా పరిగృహ్ణందు జాగతేన ఛందసా దేవస్య సవితుః సవే కర్మ కణ్వంతి వేదసృతమశ్రుతసనమశ్రుత శ్రీరసిధాసిస్వధాస్యుర్వీతాదివస్వీతాది పురా క్రూరస్య విశృవో విరప్సిన్ను గాదాయ పృథివీం జీరదానుర్యామైరయం చంద్రమధిస్వధాభిస్తాం ధీరాధో అనుదృష్ట యజంతే ప్రత్యుష్టకం రక్ష ప్రత్యుష్టారాతయోగ్నేష్ఠేన తేజసా నిష్టపామి గోష్ఠం మా నిర్వక్షం వాదినం త్వాపత్మసాహకం సంవాజివాచం ప్రాణం చక్షుశ్రోత్రం ప్రజాయోనిం మా నిర్వక్షం వాజినీం త్వాపత్రసాహీగం సంవాసానాదో మనసం ప్రజాగం సౌభాగ్యం తనో అగ్నేరణ వ్రతా భూత్వాసన్నకేసు కృతాయకం సుప్రజలస్వాజగం సుపత్నీరుపసేది వా అగ్నే సపత్రదంభనవలభ్యాసో అదాభ్యం ఇమం విశ్యామివరుణస్య పాశయ్యమవధ్వీర సవితా సుకేతః ధాతుశ్చ యోనౌ సుకృతస్య లోకేశ్యోనం మే సహపత్యాకరోమి సమాయుషాసం ప్రజయాతమగ్నేవర్చసా పునః సంపత్నీవర్త్యాహం గచ్ఛే సమాత్మా తను వామమ మహీనాం పయోస్యోషధీనాగం రసస్తస్య తే క్షీయమాణస్య నిర్వపామి మహీనాం పయోస్యోషధీనాగం రసోదభ్యేన త్వాచక్షుషా వేక్షేసు ప్రజాస్త్వాయ తేజో ధితేజో నః ప్రేక్ష్యగ్నిస్తే తేజో మా విలేయగ్నేర్జిహ్వాసి సుభోర్దేవానాం ధామ్నే దేవేభ్యో యజుషే యజుషే భవ శుక్రమధిజ్యో శిరభితే జ్యోతిదేవో వస్సవితోత్పునాచ్ఛిద్రేణ పవిత్రేణ సూర్యస్య రశ్మిభిః శుక్రం త్వా శుక్రాయాం ధామ్నే ధామ్నే దేవేభ్యో యజుషే యజుషే గృహ్ణామి జ్యోతిస్త్వా జ్యోతిష్యర్తిస్త్వార్చిషి ధామ్నే ధామ్నే దేవేభ్యో యజుషే యజుషే గృహ్ణామి కృష్ణాశ్యాకరేష్టోగ్నే త్వా స్వాహ వేదిరసి పరిహితే త్వా స్వాహ పరిహిరసి శుభ్య త్వా స్వాహ దివే త్వాంతరిక్షాయ త్వా పృథివ్యై త్వా స్వధా పితర్భ్యవోర్భవ పరిహిడభ్య ఊర్జా పృథివీం గచ్చత విష్ణాస్తోపోస్యోర్ణామృతదంతా స్పృణామి స్వాసస్థం దేవేభ్యో గంధ సర్వాది విశ్వావసుర్విశ్వస్మాదేశతో విజమానస్య పరిధిరిడగీడిత ఇంద్రస్య బాహురసి దక్షిణో విజమానస్య పరిధిరిడగీడితో మిత్రావరుణోత్తరతః పరిధత్తాం ధ్రువేణ ధర్మణా యజమానస్య పరిధిరిడగీడిత సూర్యస్త్వా పురస్తాపాదుకస్యాశ్రియమిషస్యా వీతిహోత్రం ద్వాకవేద్యుమంతకం సమిధి మహ్యగ్నే బృహంతమ విశ్వయంద్రస్థూనాగం రుద్రాణామాదిత్యానాగం సరసీత జుహోరుమభ్రువాది ఘృతాదీనా ప్రియేణ నామ్నా ప్రియే సదసిదైతాసదాం సుకృతస్య లోకే తావిష్మా పాహి పాహి యజ్ఞం పాహి యజ్ఞపతిం పాహి మాయజ్ఞనియమ్ భువనమసి విప్రథస్వాగ్నేయష్టరిదం నమః జుక్వేస్వాయజ్ఞాయ ఉపభృతే హి దేవస్వాదవిదాయజ్ఞా అగ్నా విష్ణో మా భావక్రమిషం విజిహాథా సంతాప్తం లోకం మే లోకృతో కృణుతం విష్ణో స్థానమసీత ఇంద్రో అగ్రణ్యాని సమారభ్యో అధ్వరోది సమకృతో యజ్ఞో యజ్ఞపతేంద్రావాన్ స్వాహ బృహద్భా పారివాదా సుచరితే భజ మఖస్థిరోజ్యోతిషాజ్యోతిరంతా వాజస్య మా ప్రథమేణోగ్రాభేణోదగ్రభీర్ అథ సమర్థాగుం ఇంద్రో మే నిగ్రాభేణాధరాగుం అకః ఉద్గ్రాభం చ నిగ్రాభం చ బ్రహ్మ దేవా అవివృధన్ అసా సమత్నాంద్రాగ్నే మే విశోచే నాన్యస్యతాభ్యస్వా రుద్రేభ్యస్వాదిత్యేభ్యస్వాత్తగుం రిగాణాభియంతో వజ ప్రజాయో నిర్మృక్షమాప్యాయంతామావోషయో మరుతాం పృషదయస్థదివం గచ్చతతో నో వృష్టిమేరయ ఆయుష్పాహగ్నే స్యాయం మే పాహి చక్షుష్పాహగ్నే చక్షుర్మే పాహి ధ్రువాధిజం పరిధిం పర్యధత్సా అగ్నే దేవమణిభిర్వీయమానః అంతకేతమనుజోషం భరా వినే దేశత్వదపచేతయా తై యజ్ఞస్య పాథ ఉపసమితగుం సగ్గశ్రావభాగాశ్చేషా బృహంత ప్రస్థేష్టాపర్గిరదశ్చ దేవా ఇమాం వాచమజ్విస్మే గృణంత ఆసద్యాస్మిన్ మరిషిమాదయధ్వమగ్నే రామపన్నగృహస్య సదసి సాదయామి సుమ్నాయ సుమ్నిని సుమ్నే మా ధత్తం ధురి ధుర్యో పాదమగ్నే దద్ధాయో శీతతన పాహిమాజ్యదివ పాహి ప్రసిద్ధ్యై పాహి దురిష్ట్యై పాహి దురద్మన్యై పాహి దుష్కరితాదవిషన్న పితం కృణు దురదాయో నిజస్వాహ దేవాగాదువితో గాదుం విద్వాగాదువిదమనసస్పద ఇమన్నో దేవదేవేషు యజ్ఞస్వాహ వాజిస్వాహ వాదేధా ఉభావామింద్రాగ్నీ ఆహువద్భ్యా ఉభారాధత సహమాదయద్భ్యై ఉభాదాతారా విషాగం రజేనాముభావాజస్య దాదయే హువేవా అశ్రవగం విభోరితావత్తరా వాం విజామాతురుతవాఘా స్యాలాత్ అథా సోమస్య ప్రయతి యువభ్యామింద్రాగ్నే స్తోమంజనయా వినవ్యం ఇంద్రాగ్నేన హతిం పురోదాసవత్నేరథోనుతం సాకమేకేన కర్మణా సుజన్మస్తోమన్నవజాత మధ్యేంద్రాగ్నేరుత్రహణాజుషేథా ఉభాహి వాగుం సుభవాజోహవేమితాభాజగం సద్యవుషతేధేష్ఠా వయముత్వాపశస్వసే రథన్నవాజసాదయే ద్విజే పోషన్న యుజ్మహి పథస్పథ పరిపతిం వజస్యాకావేన కృతో అభ్యానర్కం సనోరాధశ్చురుధశ్చంద్రాగ్రాభియం ధియగుం శీషధాది ప్రపూషా క్షేత్రస్య పదినా వయగుం హితేనే వజయామసి గామశ్వం పోషయిత్వా సనో మృడాదీదృశే క్షేత్రస్య పదే మధుమంతమోర్మిన్ ధేనురివయో అస్మాదు సూక్ష్మ మధుశ్చుతం ఘృతమివసుమోదమృతస్య నఃపదయో మృడయంతు అగ్నేనయ సుపథా రాజే అస్మాన్ విశ్వాని దేవ మయునాని విద్వాన్ యోధ్యస్మద్యుః రాణవే నో భూయిష్ఠాంతే నవ ముక్తిం విధేమ ఆ దేవామపి పంథామగన్మయ్చక్రవామతదను ప్రవోఢుం అగ్నిర్విద్వాన్ సయజాసేదుహో దాసో అధ్వరాన్ సరుతోన్ కల్పయాతి యద్వాహిష్ఠందరగ్నే బృహదర్జ విభావసో మహిషీ భక్వద్రయస్తద్వాజాముదీరతే అగ్నే త్వం పారజానవ్యో అస్మాన్ స్వస్తిభిరది దుర్గాణి విశ్వా ఊశ్చ పృథ్వీ బహుళాన పుర్వీ భవాతో గాయతనయా సంయో తమగ్నే వ్రతమాసి దేవామర్తేష్వేష్ేద్యద్వో వయం ప్రవినామ వ్రతాని విదూషా అభిజుష్టరాధ అగ్నిష్టద్విశ్వమాణాది విద్వాగం మృతుభిః కల్పయాది. ఆపవందంతు జీవసే దీర్ఘాయుక్వాయవర్చసమోషధేత్రాయస్మై నగస్పతి మైనగంభిగంశేర్దేవ శ్రూరేతాని ప్రవపే స్వత్యుత్తరాణ్యశీయాపో అస్మాన్ మాతరః సుంధంతు ఘృతేన నోఘృతవః పునంతు విశ్వమస్మత్ ప్రవహంతు హి ప్రముదాభ్యశ్రుశిలా భూతయే విశోమస్య తనోరసి తనువం మే పాహి మహీనాం పయోధి ర్చోమయి ధేహి వృత్రస్య గణేని కాసి చక్షుష్పాధిచక్షుం మే పాఠిపదిస్వాపునాదు వాక్పదిస్వాపునాదు దేవస్వాదమిపునాత్మచ్ఛిద్రేణ పవిత్రేణ సూర్యస్య రశ్మిభిస్తస్య దే పవిత్రపదే పవిత్రేణ యస్మైకం పునేక్షయమావో దేవాదీమహే సత్య ధర్మాణో అర్ధలే యద్వో దేవాస ఆగురే యజ్ఞయా హవామహ ఇంద్రాగ్నేవా పృథివీ ఆపవోషధేస్తేక్షానామధిపతిరసీహమాసంతం పాహే ఆగోత్యై ప్రియజేగ్నయే స్వాహా మేధాయే మనసేగ్నయే స్వాహా దీక్షాయే తపసేగ్నయే స్వాహా సరస్వత్యే భూష్ణేగ్నయే స్వాహా పో దేవేర్బృహతేర్విశ్వసంభువోద్యా వా పృథివీ ఉర్వంతరిక్షం బృహస్పతిర్నో హవిషా బృధాతు స్వాహా విశ్వే దేవస్య నేతర్మత్వో వృణీత సఖ్యం విశ్వే రాజ ఇషుద్ధ్యుమ్నం వృణీత పుష్యతే స్వాహ సామయో శిల్పే వామానభేదేవాధమాస్యజ్ఞోదృజివాంధిక్షమాణస్య దేహకృతం దక్షం వరుణగంసి సాధియాది విశ్వాదురితాతరేమ సుధర్మాణవధిరావగం రృహేమోర్గస్యాంగిరస్యోర్ణం వ్రదావోర్జం మే యక్ష పాహి మామాహిగంసేర్విష్ణు శర్మాది శర్మ యజమానస్య శర్మ మే గచ్చ నక్షత్రాణాం మాదీకాశాత్పాహీంద్రస్య యోనిరసి మామాహిగంసి కృష్యై త్వాదుశస్యాదేతు విప్పలాభ్యస్తౌషధేభ్యః సోపస్థా దేవో వనస్పతిరోర్ధ్వో మా బాహ్యోదృజస్వాహా నిత్యం మనసా స్వాహా ద్యా వా పృథివేభ్యాగస్వాహోరోరంతరిక్ష స్వాహా యజ్ఞం తాతారభే దైవేంద్రియం వనామహే సుమృఢీకామభిష్టరే వక్షోధాన్యజ్ఞవాహసగుం సుపాదానో అసద్వశే ఏ దేవా మనో జాతా మనో యుజ సుదక్షా దక్ష పితారస్తేన పాంతు దేనో వంతు దేభ్యో నమస్తే భ్యస్వాహాగ్నేత్వగుం సుజాగ్రి భయగుం సుమంది శ్రీమహి యోపాయన స్వస్తయే ప్రబుధేన పునర్దదః తమగ్నే వ్రతమాసి దేవామర్త్యేష్వా తయ్యజ్ఞేష్వేభ్యః విశ్వే దేవాభిమావృత్తం పూషా సన్యాసో మోరాధదా దేవస్వితావసోర్వసుదాపారేయత్సోమా భూయో భరవా పునన్ పూర్త్యా విరాధిమాహమాయుషా చంద్రమసి మమ భోగాయ భవ వస్త్రమసి మమ భోగాయ భవోస్రాసి మమ భోగాయ భవ హయోసి మమ భోగాయ భవ శాగోసి మమ భోగాయ భవ మేషోసి మమ భోగాయ భవ వాయవే త్వా వరుణాయ త్వారిత్యై త్వా రుద్రాయ త్వా దేవీ రాపో అపాన్న భాద్యవోర్మేహవిష్యేంద్రియావాన్మదింతమస్తం భోమావక్రమిషమచ్చిన్నంతం పృథివ్యా అనుగేషం భద్రాదభిశ్రేయ ప్రేగి బృహస్పతి పురగేతాతే అస్మక్షేమవస్య వరా పృథివ్యా ఆరే శత్రోన్ క్రమిహి సర్వమేరేత ఏదమగన్మదేవయజనం పృథివ్యా విశ్వే దేవాయజుషంత పూర్వరిక్సామాభ్యాం యజుషా సంతరంతో రాజస్పోషేణ సమిషామదేమ ఇయం తే శుక్రతనోరిదం వర్చస్తజాతం భవభ్రాజం గచ్చదూరసి ధృతామనసాజుష్టా విష్ణవేతస్యాస్తే సత్యసవద ప్రసవే వాచో యంత్రమశీయ స్వాహా శుక్రమస్య మృతమసి వైశ్వదేవగం హవిః సూర్యస్య చక్షురారుహమగ్నే రక్షణకణేని కాయ్యజేతసేభిరీయసే భ్రాజమానో విపశ్చితాచిదసి మనాసి ధీరసి దక్షిణాది యజ్ఞయాది క్షత్రియాశ్రీరస్సు భగతశ్రేష్ణేతానస్సు ప్రాచీ సుప్రతీతి సంభవమిత్రస్వా ప్రతిబద్ధాదు గోషాధ్వన పాత్యింద్రాయాధ్యక్షాయానుత్వా మాతామన్యతామను పితానుభ్రాతా సగర్భ్యో న సఖాసయోక్షస్తా దేవి దేవమచ్చేభీంద్రాయ సోమకం రుద్రస్త్వా వర్తయతు మిత్రస్య పథా స్వస్తి సోమ సఖా పునరేహి సహరయ్యా పశ్యసి రుద్రాస్యసి దిరస్యాదిత్యాసి శుక్రాసి చంద్రాసి బృహస్పతి స్వాహుమ్నేరం వదు రుద్రవసుభిరాజికేతు పృథివ్యా స్వామూర్ధన్నాజిఘర్మిదే వయజనగిరాయా పదే యశపతి స్వాహా పరిలిఖితగుం రక్ష పరిలిఖితా అరాశయ ఇదమహగుం రక్షసో జీవా అపి గ్రంథా విజోస్మాన్ ప్రియం చ వయం విష్మ ఇదమస్య గ్రీవా అపి గ్రంథా రాజస్వేరాజస్తోరాజ సందే విదేవ్యోర్పశ్యపశ్యస్వత్పష్టిమతిపేయసులేతారేతోదానావీరం విజయతవ సందృశిమాహగం రాజస్పోషేణ వియోషం అగం సునాచేంశ్రచ్యతాం పరుషా పరుర్గంధస్తే కామమవతు మదాజలసో అచ్యుతో మాత్యోషి శుక్రస్తే గ్రహోభిజ్ఞం దేవగం సవితారమోన్యో కవిక్రతుమర్చామిధత్యసవదగం రత్నసామహి ప్రియం మణిమూర్ధ్వాయ శ్యామధిర్భా అదిద్యుదత్సవే మణిహిరణ్యపానిరవిమీత శుక్రతృపాసువః ప్రజాభ్యస్వా ప్రాణాయ త్వా వ్యానాయ త్వా ప్రజాస్తమను ప్రాణి ప్రజాస్వామను ప్రాణంతో సోమందే క్రీణామ్యోర్జస్పందం వయస్పందం వీర్యావంతమభిమాదిషాహకం శుక్రంతే శుక్రేణ క్రీణామి చంద్రం చంద్రేణామృతమృతేన సంయత్రే గోరస్వే చంద్రాణి తపదస్తనోరసి ప్రజాపతేర్వర్ణస్తస్యాస్తే సహస్రపోషణ పుష్యంజాశ్చరమేణ వసునా క్రీణామ్యస్మే దేవం ధర్మయి దేవాయశ్రయంతామస్మే జ్యోతిస్ సోమ విక్రయి తమో మిత్రో నగేహి సుమిత్రోరుమామిషదక్షిణముసన్నుసంతగ్రస్వానభ్రాజాంఘ్రారే బంభారే హస్త సుభస్త కృషారవే దేవ సోమక్రయణాస్తాన్ రక్షధ్వం మావోదభన్ ఉదాయుషా స్వాయుషో దోషధీనాగం రథేన పర్జన్యస్వేణోదస్థామృతాగం మనో కుర్వందరక్షమన్వేక్యదిత్యా సదోసదిత్యా సదాసీదాస్తభ్నాద్యామృషభ అంతరిక్షమేతవ విమానం పృథివ్యా ఆసీదద్విశ్వా భువనాది సమ్రాద్విశ్వేత్తాది వరుణస్య వ్రతాది వనే రవ్యంతరిక్షం తదా నవాజవర్వత్సుపజో అగ్నియాసు హృత్సకృతం వరుణో విక్ష్వగ్నిం దివిశోర్యమదధాత్ స్వమద్రావు దృత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః ఋషే విశ్వాయ సూర్యం ఉస్రావేతం ధూర్షావరశ్రూ అవీరహణౌ బ్రహ్మచోదనౌ వరుణస్య స్కంభనమది వరుణస్య స్కంభదర్జనమది ప్రత్యస్తో వరుణస్య పాశః ప్రత్యవస్త భువస్పదే విశ్వాన్యభిధామాని మాత్వా పరిమరే విధన్మాత్వా పరిపంచినా విధన్మాత్వా మృకాఘాయ వో మాగంధర్వ విశ్వామధురాధగచ్చేనో భూత్వా పరాపద యజమానస్య నో గృహే దేవైః సర్గస్కృతం యజమానస్య స్వస్త్యజన్యస్య విపంచామగస్మహి స్వస్తి గామనేహ సంజన విశ్వాయిర్విషో వృణక్తి విందదేవ సులమో మిత్రస్య వరుణస్య చక్షసే మహో దేవాయనృతగుంసపర్యదూరేదృశే దేవజాతాయ కేతవే దివస్పుత్రాయ సూర్యాయ శగుంసద వరుణస్య స్కంభ నమసి వరుణస్య స్కంభరస్య నమస్యున్ముక్తో వరుణస్య పాశః అగ్నేరాదిత్యమధి విష్ణవే త్వా సోమస్యాదిత్యమధి విష్ణవే త్వాతిథేరాదిత్యమధి విష్ణవే త్వాగ్నే త్వారాయ స్కోషదా పుణ్యే విష్ణవే త్వాశ్యేనాయ త్వా సోమభృదే విష్ణవే త్వాయాధామాని హవిషా యజంతి తాజే విశ్వా పరిభూరస్తు యజ్ఞంగయస్ఫాన ప్రతరణస్సు వీరో వీర ప్రచరా సోమధుర్యానది వరుణోతమ్రతో వారుణమతి సంయో దేవానాగుం సఖ్యాన్మా దేవానామపశక్షి స్మ్యాపదయ త్వా గృహ్ణామి పరిపదయే త్వా గృహ్ణామి తనూనప్తే త్వా గృహ్ణామి శాక్వరాయ త్వా గృహ్ణామి షట్మన్నో జిష్ఠాయ త్వా గృహ్ణామ్యనాధిష్టమస్య నాధిష్ట్యం దేవానామోజోభిషస్తి పానభి ేకధన విధాభ్యమింద్రప్యాయమింద్రాయ ప్యాయ స్వాప్యాయ సఖీ సంజ్ఞా మేధయా సోమశుచ్యామశీయేష్టారాయ ప్రేతే భజాయ వ్రతవాదిభ్యో నమో దివే నమ పృథివ్యా అగ్నే వ్రతపదే త్వం వ్రతానాం వ్రతపతిరసి మమ తనో రేషాధాత్మ తనోరియగుంసామయి సహనో వ్రతపదే వ్రతినార్వ్రతాయాతే అగ్నే రుద్రియాతనోస్తాహితే స్వాహాయాతే అగ్నేయాశయారజాశయాహరాశయాతనోర్వరిష్ఠాయ క్వరేష్ఠోగ్రం వచ అపావధీన్ ద్వేషం వచ అపావధీ స్వాహా విత్రాయనేమేసి దిక్తాయనేమేస్యవతాన్మానాధితమవతాన్మావ్యసిదం విదేరగ్నిర్నభో నామాగ్నేయోస్య పృథివ్యామస్యాయుషానాం నేహియత్తేనాధిష్టం నామ యజ్ఞయంతేన త్వాదథేగ్నేయోద్వితీయస్యాం తృతీయస్యాం పృథివ్యామస్యాయుషానాం నేహియత్తేనాధిష్టం నామ ేంద్రఘోషస్వాదువనోజవాదుర్దక్షిణద పాదు ప్రదేతస్వాద్రే పశ్చాత్పాదు విశ్వకర్మాదిత్తేరుత్తరద పాదు జగంభీరసి తపత్నసాహే స్వా జిగంహేరది ప్రజావని స్వాహా జిగంహేరది రాగస్పోషవని స్వాహా జిగంహేరస్యాదిత్యవని స్వాహా జిగంహేరస్యావహ దేవాన్ దేవయతేజమానాయ స్వాహా భూతేభ్య స్వా విశ్వాయురసి పృథివీంద్రగంహ్రువక్షిరక్షంతరిక్షం ద్రగంహాక్షరక్షిరదిగంహాగ్నేర్భస్వాస్యగ్నేఃపురేషమసి యుంజతే మన ఉదయుంజతే ధియో విప్రా విప్రస్య బృహతో విభష్టితః విహోత్రాదధేవయునావిదే గయున్మహీ దేవస్య దవితః పరిష్ఫుతిః సుభాగ్దేవదుర్యాగం ఆవదదేవ శ్రుతో దేవే స్వాఘోషే ధావానో వీరో జాయతాం కర్మణ్యో యగం సర్వే న జీవామయో బహూనామ సద్వశీ ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య వాగుం సుర ఇరావతీ ధేనుమతీ భూతగుం భూయవసి మనవేషస్యే యస్కభ్రాద్రోదసీ విష్ణురేతే దాధార పృథివీమభితో మయూఖై ప్రాజే ప్రేతమద్భరం కల్పయంతి ఊర్ధ్వం యజ్ఞం నయతం మాజే పరదాపరమేధాం పుష్పం పృథివ్యా దివో వా విష్ణుభుత వా పృథివ్యా మహో వా విష్ణుభుత వాంతరిక్షాధ్యస్తౌ పునస్త బహుభిర్వసవ్యైరా ప్రయక్ష దక్షిణాదోదసవ్యాత్ విష్ణోర్ముఖం వీర్యాని ప్రవోచం య పార్థివాని విమమేరజాగం శ్రియో అస్క్రభాయదుత్తరగం తటస్థం విచక్రవాణస్తేధోరుగాయో విష్ణోరరాటమజి విష్ణో పృష్ఠమజి విష్ణోష్ణత్రేస్థో విష్ణో శ్యోరజి విష్ణో దురమసి వైష్ణవమసి విష్ణవే త్వా ప్రతిన్న పృథ్వీరాజేవామభాగం విభేద రిష్మేమ న ప్రతిందో నానాస్తాదివిధ్య రక్షతస్తపిష్ఠైః భ్రమాసాశుజాపదంత్యనుస్పృశతిషదాశోషుజానః తమోగష్ట్యగ్నే జిక్వాపదంగానదంతితో విసృజ విశ్వగుల్కాః ప్రతిస్పశో విసృజతోమ్యతమో భవా వాయుర్విశో అస్యా అలబ్ధః యో దూరే అఘజగం సోయోంద్రగ్నే వాగిష్ట్యవ్యధిరాదధరిషే ఉదగ్నే తిష్ఠ ప్రత్యాతనుష్మణ్యమిత్రాగం వోషదాత్యగ్మహేతే యో నారాజగం సమిధాన జగ్నే నీచాగం దక్షరసన్నదుష్పరం ఊర్ధ్వోభవ ప్రతిభ్యాభ్యస్పదా విష్ణునుష్మదేవ్యాన్యగ్నే అవస్థిరాతను హిజాదుజూనామిమజామిం ప్రమణే హి శత్రోణే బ్రహ్మణే గాతుమైరత్ విశ్వాన్యస్మే సుదినాని రాజోద్యుమ్నాన్యో విదురో అభిద్యోత్ హేరగ్నే అస్తు సుభగః సుదానుర్యస్వానిత్యేన హవిషాయ ముక్తైః పిప్రేష విశ్వాయుషిరోణే విశ్వేదస్మై సుదినాసాత దృష్టిః అర్చామితే త్వమయంఘాక్షర్వాక్సందే వావాతాజరతామియంగీః స్వస్వాత్వా సురథావర్జయే మాస్మే క్షత్రాణి ధారయేరణ ఇహత్వా భూర్యాచరేత పద్మం దోషావస్తర్దే దివాగం సమహద్యోన్ క్రీడందస్తా సుమరస్తమే మాభిద్యుమ్నాతస్థివాగుం సోజనానాం యస్మా శ్వశ్వస్సు హిరణ్యో అగ్న ఉపయాదివసుమదారేణ్రాతా భవచిదస్య సఖాయస్థ దిక్ష్యమారుషద్విజోషతే మహారుజామి బంధుతావచోభిస్తన్మా విదుర్గోతమా తన్వియాయ త్వన్నో అస్య వచనస్య నిర్ధిహోతరిజమిష్ఠతు క్రతోదమూనాః అశ్వప్రయస్తరణయ సుషేవాదంద్రాసో వృకా అశ్రమిష్ఠాః తే వాయవః సద్ధ్రియంజో విషద్యాజ్ఞేతవనఃపాంతమూరా ఏ పాయవో మామదేయంతే అగ్నే పశ్యంతో అంధంతు హితాదరక్షన్ రక్షతాన్ సుహృతో విశ్వవే రాజిప్సం దరిద్రిపవో నాహజేభుః మయాభయగం తన్యస్తో దాస్తవ ప్రణేత్యశ్యామవాజాన్ ఉభాసగం సాధూతయ సత్యదాతేనుష్ఠ్యుజాకృణ్యక్రయాణ అయాతే అగ్నే సమిధామిధేమ ప్రతిస్తోమగం సస్యమానం గృభాయ దహాశో రక్షస పాహ్యస్మాన్ ధ్రువో నిజో మిత్రమహో అవద్యాత్ రక్షోహణం వాచి నమాచి ఘర్మి మిత్రం ప్రతిష్టముపయామి శర్మ సుశానో అగ్నిక్రతుభిస్తమిద్ధస్త నో దివాసరిడః పాదునక్తం విజ్యోజిరా బృహతా భాగ్నిరావిర్విశ్వాని కృణుతే మహిత్వా వాదేవేర్మాయా సహతే దురే భాషిదే శృంగే రక్షతే వినిక్షే ఉదస్వానాథో దివిదం త్వగ్నే స్థిగ్మాయుధా రక్షసే హందవావు మదేవిదస్య ప్రరుదం దిభావానవరందే పరిపాధో అదేవీ. పారిమాగ్నే పిమాహి గుంశీ